It is a matter of very great pleasure to be with you this evening when you are celebrating the 6th anniversary of your association. What was merely an association of shorthand writers 6 years ago has now become a first-class commercial institute with a large number of students securing a high percentage of success as one devoted a considerable part of his life to shorthand. I feel it a privilege to exchange my thoughts with you on the difficulties in the way of rapid progress in shorthand. It is a well-known fact that qualification in shorthand makes it easy to secure employment either in government service or in private concerns with fairly good prospects. But higher your qualifications, greater are your prospects. It is therefore not surprising that a large number of students appear for the examinations. ఈ ఫ్యాన్ ఏమా ఫస్ట్ స్విచ్ మెల్లగా గురి ఎడాదాగా తగులుతాయమ్మా ఏం పోతున్నాయి వచ్చు అన్నప్పుడు హ్యాండ్కి అలవాటు పడాలి నువ్వు మైండ్తో రాస్తావు అర్థమైనప్పుడు హ్యాండ్ రాసేయాలి ఎంతవరకు రాసి ఎన్ని పోయినాయి ఇప్పుడు ఎన్ని రాసావు నువ్వు రాస్తున్నావు నేను చూసా కదా ఎవరు రాయదా ఏం పోయి ఉంటాయి ఏమి పోయి ఉంటాయి